வங்கக் கடல் கடைந்த மாதவனை கேசவனை திங்கள் திருமுகத்து செயிழையார் சென்றிறைஞ்சி அங்கப் பறைகொண்டவாற்றை அணிபுதுமை பைங்கமலத்தன் தறியல் பட்டர்பிரான் கோதை சொன்ன சங்கத் தமிழ் மாலை முப்பதும் தப்பாமே இங்கு பரிசுரைப்பார் இரண்டு மால்வரை தோள் செங்கண் திருமுகத்துச் செல்வத் திருமாலால் எங்கும் திருவருள் பெற்று இன்புருவர் எம்பாவாய். திருப்பாவை திவ்ய பிரபந்தம்லோ முப்பையவ பாசுரம் வங்கக் கடல் கடைந்த அனே பாசுரம் பலஸ்ருதி பத்யம் அனி அண்டார் தீன். இத்திருப்பாவை அனே கிரந்தாண்ணி எவர் ரச்சிஞ்சாரு அனே விஷயாண்ணி தெளிவுபரிச்சே பாசுரம் இது. இத்திருப்பாவைனு எவரைத்தே பாராயணம் சேஸ்தாரோ வாழ்லனு சதுர்புஜములతో கூடினటువంటి ஸ்ரீ மகாவிஷ்ணு செல்லகா கட்டாட்சிஸ்தாரு அனுகிரகிஸ்தாரு அனே விஷயாண்ணி ஆண்டாள் ஈ பாசுர ద్వారా మనకు తెలియపరుస్తూ ఉన్నారు. பாசுரார்த்தానికి వస్తాం. வங்கக் கடல் கடைந்த ముందుగా క్షీరాబ్ధ్యును చిలిగినటువంటి ఆ వృత్తాంతాన్ని ఆండాళ్ళు ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నారు. మనం ఉండే లోకం భూలోకం, భూలోకానికి పైన ఉన్నటువంటి లోకం భువర్లోకం. ఈ భువర్లోకంలో యక్షులు, కిన్నరులు, కింపురుషులు, విద్యాధరులు వీళ్ళంతా వసిస్తూ ఉన్నారు. ఒక విద్యాధర కులానికి సంబంధించిన ఒక స్త్రీ పైలోకానికి వెళ్లి సత్యలోకంలో ఆ క్షీరాబ్దిలో ఉన్నటువంటి మహాలక్ష్మిని స్తోత్రం చేశారు. వెంటనే మహాలక్ష్మి సంతోషంతో ఒక ముత్యపు హారాన్ని ఆ విద్యాధర స్త్రీకి ఇచ్చింది. దాన్ని తమ మెడలో వేసుకొని సంతోషంగా దేవలోకంలో అటు వస్తూ ఉండగా ఎదురుగా దుర్వాస మహర్షి వచ్చేశారు. రిక్తహస్తేన నోపేయాత్ రాజానం దైవతం గురుం అని శాస్త్రం. ఒట్టి చేత్తో రాజును గురును దేవుణ్ణి చూడకూడదు. ఎదురుగా గురు వచ్చేశారు. ఈమె చేతిలో ఏమీ లేదు, మహాలక్ష్మి ఇచ్చిన ముత్యపు హారం ఉండినది. ఆ హారాన్ని దుర్వాస మహర్షికి ఆమె ఇచ్చినది. సంతోషంగా ఆమెను ఆశీర్వదించి తమ మెడలో వేసుకొని దుర్వాస మహర్షి అటు వెళ్తూ ఉన్నారు. ఎదురుగా ఐరావతం పైన కూర్చుని ఇంద్రుడు వచ్చారట. ఇంద్రునికి ఇవ్వడానికి మన చేతులు ఏమీ లేదే అని ఆలోచించిన దుర్వాస మహర్షి ఆమె ఇచ్చినటువంటి ఆ ముత్యపు హారాన్ని ఆ ఇంద్రుని ఎదురుగా దాన్ని అటు చూపించాడు. వెంటనే అంకుశంతో అలక్ష్యంగా దాన్ని తీసి ఆ ఏనుగు యొక్క మస్తకంలో పెట్టినాడు ఇంద్రుడు. ఏనుగు వెంటనే ఏదో తనలో ఏదో చేస్తుంది అని దాన్ని కింద పారేసి తమ పాదముతో తొక్కేసింది. వెంటనే కోపపడినటువంటి దుర్వాస మహర్షి, ఇంద్ర, నీ యొక్క ఐశ్వర్యమంతా కంటికి కనబడకుండా పోగాక అని శాపం ఇచ్చేశారు. ఆ దుర్వాస మహర్షి యొక్క శాపం వలన దేవేంద్ర ఆ సంపద అన్ని, ఆ దేవలోక సంపద అన్ని కంటికి కనబడకుండా పోయినాయి. ఇంద్రుడు భిక్షుకుడు అయిపోయినాడు. బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్లి తమ కష్టాన్ని తెలియపరిచాడు. బ్రహ్మదేవుడు ఇంద్రుణ్ణి పిలుసుకుని నేరుగా పాలసముద్రానికి వెళ్లి ఆ భగవంతుడి దగ్గర ఈ విధంగా జరిగిన విషయాన్ని అన్నారు. వెంటనే భగవంతుడు శ్రీమన్నారాయణుడు, ఈ పాలసముద్రం లోపల దేవలోక ఐశ్వర్యమంతా ఉంది, పాలసముద్రాన్ని చిలిగితే తిరిగి ఆ ఐశ్వర్యమంతా నీకు చేరుతుంది అని భగవంతుడు అన్నారు. దానికి ముందుగా అసురులతో మీరు మైత్రితో ఉండండి, వాళ్లను పిలుసుకుని రండి, దేవతలు అసురులు ఇద్దరు కలిసి ఆ పని చెయ్యాలి అని భగవంతుడు ఆజ్ఞాపించారు. అదేవిధంగా అసురులతో సఖ్యం వీళ్లకు ఏర్పడినది. దేవతలు అసురులు ఇద్దరు వచ్చారు. ఆ సమయంలో భగవంతుడు గరుత్మంతుణ్ణి పంపించి మందర పర్వతాన్ని తీసుకుని రమ్మని చెప్పి దాన్ని కవ్వంగా ఉపయోగపరిచి వాసుకి అనేటువంటి ఒకనొక సర్పాన్ని తాడుగా ఉపయోగపరిచి పాలసముద్రాన్ని చిలికే వ్యాపారాన్ని మొదలుపెట్టినారు. అప్పుడు భగవంతుడు ఒక తాబేలుగా మారి కూర్మ రూపాన్ని ధరించి తమ వీపు పైన మంతర పర్వతాన్ని పెట్టమని చెప్పి ఆ చిలికే వ్యాపారాన్ని మొదలుపెట్టినారు. దేవతలు శిరస్సు దగ్గర నిలిచారు, అసురులు ఆ తోక దగ్గర నిలిచారు, పాలసముద్రాన్ని చిలికారు. ఎన్నో అపూర్వమైన వస్తువులన్నీ వచ్చాయి. అమృతం వచ్చినది. అమృతం కంటే అమృతంగా మహాలక్ష్మి ఆవిర్భవించారు. ఈ విషయమంతా మనకు తెలిసినదే. ఆ వృత్తాంతాన్ని ముందుగా అండాలు ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నారు. వంగక్ కడల్ కడైంద, నౌకలతో కూడిన ఆ పాలసముద్రాన్ని చిలిగిన మాధవనై ఆ లక్ష్మీ నాయకుణ్ణి, కేశవనై ఆ కేశవుణ్ణి అని మొదటి వాక్యంలో చెప్తున్నారు. అంటే పాలసముద్రాన్ని చిలిగిన ఆ కార్యం దేవతా కార్యం అని పేరు ఉండినా భగవంతుని యొక్క మనస్సులో మరొక కార్యం ఉందట, మహాలక్ష్మిని మళ్ళా మనం పొందాలి అనే కార్యం. కమలా లాభేన లబ్ధశ్రమ అని అన్నారు మన పూర్వాచార్యులు. అందువల్ల ఆ విషయాన్ని ఇక్కడ తెలియపరుస్తున్నారు అంటాడు. పాల సముద్రంలో నౌకలు సంచరిస్తాయా, ఎవరు ఆ పని చేస్తున్నారు అని ఒక సందేహం మనకు కలుగవచ్చు. సముద్రం అని చెప్తే నౌకతో కూడిన సముద్రం అని చెప్పడం కవుల సంప్రదాయం. అందువల్ల ఆ విధంగా అండాలు చెప్పడం జరుగుతుంది. వంగ కడల్ గడైంద, వం అనేది అమృత బీజం. మార్గళి తింగళని మొదటి పాసురంలో మా అని మహాలక్ష్మి యొక్క పేరును చెప్పి చివరి పద్యమైన ఈ పద్యంలో వం అని అమృత బీజంతో మంగళకరంగా తిరుప్పావయిని పూర్తి చేస్తున్నారు అండాళ్. ఆ విషయాన్ని కూడా మనం గుర్తించాలి. వంగక్కడల్ కడైంద మాధవనై, ఆ మాధవుణ్ణి, కేశవనై, ఆ కేశవుణ్ణి. ఆ పాల సముద్రాన్ని చిరిగే సమయంలో దేవతలు పక్క ఒక మహావిష్ణు, అసురులు పక్క ఒక మహావిష్ణు నిలిచి ఆ కార్యాన్ని చేశారట. అతని యొక్క కేశపాసం అంత అందంగా ఉండిందట. దాన్ని కూడా ఆండాళ్ ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నారు కేశవనై అనే పదము చేత. వంగక్కడల్ గడైంద మాధవనై కేశవనై, తింగళ్ తిరుముహత్తు శయిళయార్ చందిరంజి. చంద్ర బింబం లాంటి, చంద్రుడు వలె ప్రకాశించుచున్న ముఖ కాంతితో కూడినటువంటి ఈ గోపకన్యకులు ఆండాళ్ మొదలైన గోపకన్యకులు. తింగళ్ తిరుముహత్తు శయిళయార్, దివ్యమైన ఆభరణలతో కూడినటువంటి గోపకన్యకులు అని అంటున్నారు అండాల్. వీళ్ళ ఆభరణాన్ని గురించి ఎందుకు చెప్పాలంటే, ఇప్పుడు మామూలు ఆభరణం కాదండి. ఇక్కడ ఆభరణం అంటే కైంకర్యం అనేటువంటి ఆభరణం. భగవంతునికి చేసే కైంకర్యాన్ని ఇక్కడ అండాల్ మనకు తెలియపరుస్తూ ఉన్నారు. శేయుడయా హరిసెన్నిరంజీ శండ్రు, ఆ భగవంతుని యొక్క సమక్షానికి వెళ్ళి ఇరంజి ప్రార్థించి అంగ్, ఆ భగవంతుని యొక్క సన్నిధిలో అప్పరై కొండవాత్రై, ఆ పరై అని పిలువబడే ఆ కైంకర్యాన్ని పొందిన ఆ ప్రకారాన్ని, ఆ వృత్తాంతాన్ని అంగపరైకొండవాత్రై అణి పుదువై, భూమికి అలంకారంగా ఉన్నటువంటి ఆ శ్రీవిల్లి పుత్తూరులో అణి పుదువై పైంకమల తన్ తెరియల్ పట్టర్భిరాన్. పైంకమల చల్లగా ఉన్నటువంటి ఆ తామర పుష్పాన్ని మాలగా తమ మెడలో ఎవరైతే వేసుకుని ఉన్నారో, అదేవిధంగా తులసీమాలను ఎవరైతే వేసుకుని ఉన్నారో, కమల తన్ తెరియల్ పట్టర్భిరాన్, ఆ బట్టర్భిరాన్ అని పిలువబడే ఆ పెరియాళ్వార్, అతని యొక్క కుమారతిగా ఉన్నటువంటి కోదై, ఆండాళ్ళకు కోదై అని పేరు. కోదై సొన్న, ఆండాళ్ చెప్పిన, అంటే తండ్రి పేరు చెప్పి తరువాత తమ పేరుని చెప్పుకుంటున్నారు అండాళ్. ఇది ఒక విలక్షణమైన శాస్త్రార్థాన్ని మనకు తెలియపరుస్తూ ఉంది. సహోవాచ వ్యాస పరాశర్య అని అంటున్నారు. వ్యాస మహర్షి అనే నేను, పరాశర మహర్షి యొక్క కుమారుడుగా ఉండే నేను అని తమ తండ్రి పేరుని చెప్పుకుంటున్నాడు వ్యాస మహర్షి. ఆ మాదిరిగా అండాళ్ తమ తండ్రి యొక్క పేరు చెప్పుకుంటున్నారు. తండ్రి గారు ఎటువంటి వారు? గొప్ప శాస్త్రవేత్త ఆయన, కల్పసూత్ర వ్యాఖ్యాత ఆయన. ఏ కంఠలగ్న తులసీ నళినాక్షమాలాహ, ఏ బాహుమూల పరిచిన్హిత శంఖచక్రాహ, ఏ బాలలాట పలకేల సదూర్ధపుండ్రాహ, తే వైష్ణవాహ భువనమాసు పవిత్రయంతి అని చెప్పిన ప్రకారం ఆ శ్రీవైష్ణవ అలంకారంతో కూడినటువంటి వారు పెరియాళ్వార్. అతని యొక్క కుమార్తెగా ఉండే అండాళ్, కోదై సొన్న అండాళ్ చెప్పిన, పైంగమర తంతరియల్ పట్టర్భిరాన్ కోదై సొన్న, సంగతమిళుమాలై గుంపు గుంపుగా పారాయణం చేయడానికి వీలుగా ఉన్నటువంటి తమిళ భాషలో రాయబడినటువంటి మాలా లాంటి ఈ తిరుప్పావై అని అంటున్నారు అండాళ్. ఇది తమిళ భాషలో కదా ఉంది, కన్నడంలో లేదు, తెలుగులో లేదు, వేరే భాషలో లేదు, తమిళ మాల ఎందుకు చెప్పాలా అంటే ఇక్కడ ఒక అర్థం నిండి ఉంది అన్నారు మన పెద్దలు. భారత యుద్ధం జరిగినప్పుడు శకుని యుద్ధం చేయడానికి వచ్చాడు. ఆ శకుని మామను చూసి ధర్మరాజు చెప్తున్నాడు, మామా ఇది ద్యూత క్రీడ కాదు, ఇది యుద్ధ భూమి, నా ద్యూతమే తత్ కితవ అని ఆయన చెప్పడం జరుగుతుంది. అదే మాదిరిగా ఆయన తెలీదా ఏమి, ఇది పాచిక ఆట కాదు, ఇది యుద్ధ భూమి అనే విషయం శకునికి తెలియదా ఏమి, అక్కడ ఎలాగైతే అన్నారో అదే మాదిరిగా ఇక్కడ తమిళ్ మాలై, తమిళ భాషలో రాయబడినటువంటి మాల అని ఒక అర్థం. తమిళ అనే పదానికి తీపు అని ఒక అర్థం ఉంది తమిళ నిఘండులో. తీపుగా ఉండే ఈ మాలను సంగతమిళ్ మాలై ముప్పదు తప్పామే, ఈ 30 పాసురాలను ఒక పాసురాన్ని కూడా వదలకుండా ఎవరైతే చెప్తారో, అంటే ఏ పాసురాన్ని మనం వదలగలుగుతాం? మార్గళి తింగళనే మొదటి పాసురం, ఆ నారాయణుణ్ణి కీర్తించే పాసురం, பையத்து வாழ்வீர்காலில் இரண்டேபாசுரம், கஷீராப்தி நாதுண்ணி பார்க்கடலுள் பையத்து இன்ற பரமன் அணி இரண்டவ பாசுரம் அக்ஷீராப்தி நாதுண்ணி கீர்த்திஸ்தூந்தி, மூடவ பாசுரம் ஓங்கி உலகளந்த உத்தமன் அணி வாமனமூர்த்தினும் பிரஸ்தாவிஸ்தூந்தி, நால்கவ பாசுரம் ஸ்ரீ வைஷ்ணவ பக்தித்தோ கூடினட்டுவంటి వాళ్లకు దేవతలు సహాయం చేస్తారనే విషయాన్ని తెలియపరిచే పాసురం, ఐదవ పాసురం భగవంతుని యొక్క నామ సంకీర్తనం చేసినామంటే యథాహి శీకతూలం అగ్నౌ ప్రోతం ప్రదూయేత ఏవం హాస్య సర్వే పాప్మాన ప్రదూయంతే అనే చాందోగ్యోపనిషత్ మంత్రాన్ని తెలియపరిచే నామ సంకీర్తన వైభవాన్ని తెలియపరిచే ఐదవ పాసురం, దాన్ని వదులుతామా? ఆరవ పాసురం నుండి పది పాసురాలు ఒక్కొక్క భాగవత గోష్ఠీకి సంబంధించిన ఒక్కొక్క గోపికాస్త్రీను నిద్ర నుంచి లేపే విధంగా ఉండే పాసురాన్ని వదులుతామా? తర్వాత ఉన్నటువంటి కృష్ణ భవనానికి చేరిన తర్వాత పాంచరాత్ర ఆగమ శాస్త్రము చెప్పిన ప్రకారం ద్వారపాలకుల దగ్గర అనుమతి అడిగే ఆ పాసురాన్ని ఎట్లా వదులుతాం? దానికి తరువాత కృష్ణ భవనానికి చేరి శ్రీకృష్ణుణ్ణి, యశోదమ్మను, నందగోపుణ్ణి, బలరాముణ్ణి, నీలాదేవిను నిద్ర నుంచి లేపే ఆ సుప్రభాతం పాడే ఆ పాసురాలను ఎలా వదలగలుగుతాం? తమ యొక్క ఆ సాత్రవాన్ని పోగొట్టుకుని వచ్చి రాజులంతా నిలిచినట్టు మా స్త్రీత్వాభిమానాన్ని పోగొట్టుకుని వచ్చి నిలిచాం కృష్ణ అని చెప్పినటువంటి ఆ పాసురాన్ని ఎలా వదులుతాం? నిసింహావతారాన్ని కీర్తించిన ఆ పాసురాన్ని ఎలా వదులుతాం? అదేవిధంగా మంగళాశాసన పాసురం అంద్రి ఉలహం అడందా ఎడిబోట్రి అనే ఆ పాసురం, దాన్ని ఎలా వదులుతాం? ఆ కృష్ణ అవతార విషయాన్ని తెలియపరిచే వృత్తి మహనాయి అనే పాసురాన్ని ఎలా వదులుతాం? మాలే మణివన్న అని ఆ భగవంతుని యొక్క భక్త వాత్సల్యాన్ని ప్రదర్శించే ఆ పాసురాన్ని ఎలా వదులుతాం? ఆ భగవంతుని యొక్క సమక్షంలో అన్నిట్ను పొందినటువంటి ఆ సత్కారాన్ని పొందిన విషయాన్ని తెలియపరిచే కూడారై వెల్లుమనే పాసురాన్ని ఎలా వదులుతాం? నైత్యానుసంధానం చేసిన ఆ కరవైగల్ పిన్సండ్రి అనే పాసురాన్ని ఎలా వదులుతాం? భగవంతుడు ఎక్కడా మనం ఎక్కడా అనేటువంటి ఆ భావంతో ఏమి లేని వాళ్లం మేము అనే రకంగా చెప్పినటువంటి చిత్రం సిరిహాలే పాసురాన్ని ఎలా వదులుతాం? ఈ విధంగా ముప్పదుం తప్పామే ఆ ముప్పై పాసురాలను ఒకదాన్ని కూడా వదలకుండా ఎవరైతే అనుసంధానం చేస్తారో, ఇంగు ఇప్పరిసూరైప్పార్ ఈ పాసురాలన్నింటినీ ఎవరైతే చెప్తారో వాళ్లకు ఈరి రెండు మాల్వరైతోళ్ రెండు రెండు నాలుగు నాలుగు భుజములతో కూడిన ఆ పర్వతం లాంటి ఆ బలముతో కూడినటువంటి భుజములతో కూడిన ఆ శ్రీ మహావిష్ణు నాలుగు భుజములతో కూడినవాడు అని చెప్పడంలో తాత్పర్యం ధర్మం అర్థం కామం మోక్షం అనే చతుర్నాం పురుషార్థానాం దాత దేవశ్చతుర్భుజ అని నాలుగు విధమైనటువంటి ఆ పురుషార్థములను ధర్మం అర్థం కామం మోక్షం వీటిని ఇవ్వడానికి వెంటనే ఇవ్వడానికి సిద్ధంగా నాలుగు శ్రీహస్తములతో భగవంతుడు ఉన్నారట. ఈ రెండు మాల్వరైతోళ్ శంగణ్ వాత్సల్యంతో ఎర్రగా ఉన్నటువంటి నేత్రముతో కూడినటువంటి ఆ స్వామి, తిరుముఖత్ అటువంటి ఆ ముఖారవిందంతో కూడినటువంటి ఆ స్వామి, సెల్వ తిరుమాలాల్ ఆ ఉభయ విభూతి, నిత్య విభూతి లీలా విభూతి అనేటువంటి ఉభయ విభూతి నాథుడుగా ఉన్నటువంటి ఆ శ్రీమన్నారాయణుడు అతని యొక్క దివ్య అనుగ్రహంతో ఈ రెండు మాల్వరైతో సంగం తిరుముహత్తి చెల్వ తిరుమాలాల్ ఎంగుం తిరువరుల్ బెట్రు అన్ని చోట ఆ మహాలక్ష్మి సమేత ఆ మహావిష్ణు యొక్క దివ్య అనుగ్రహాన్ని పొంది ఇన్బురువర్ సంతోషిస్తారు అని అంటాళ్. సంతోషం అనేటువంటి ఆనందం అనే మంచి మాటతో ఈ తిరుప్పావైను పూర్తి చేస్తున్నారు. ఈ తిరుప్పావైను ఎవరైతే వింటున్నారో వాళ్ళందరికీ ఆ వెంకటేశ్వర స్వామి, పద్మావతి సమేత శ్రీ శ్రీనివాస స్వామి యొక్క దివ్య అనుగ్రహం తప్పకుండా ఉంటుంది. అదేవిధంగా రంగనాయిక సమేత ఆ రంగనాథ స్వామి యొక్క దివ్య అనుగ్రహాన్ని పొందుతాం. అదేవిధంగా పెరుందేవి నాయిక సమేత ఆ వరదరాజస్వామి యొక్క దివ్య అనుగ్రహాన్ని మనం పొందుతాం. కవితార్కిక సింహాయ కళ్యాణ గుణశాలినే శ్రీమతే వెంకటేశాయ వేదాంత గురవే నమః లోకా సమస్తా సుఖినో భవంతు ఆండాళ్ తిరువడిగళే శరణం.